34 ఆతివాహిక దేహము. లీలా సరస్వతీదేవి ఇద్దరం కలిసి ఆ గిరి గ్రామానికి వెళదామంటివి కదా. సరే, నేనేమో ఈ స్థూలదేహాన్ని ఇక్కడే వదిలేసి శుద్ధసాత్వికమైన చిన్మే శరీరంతో బయలుదేరుతాను. మరి నువ్వు ఈ శరీరంతో ఎట్లా వస్తావు? సరస్వతీదేవి లీలా, నీకొక పాంభౌతికమైన శరీరం ఉంది. అదేదో గట్టి శరీరమని నువ్వు అనుకుంటున్నావు. ఇది నీ దృష్టి మాత్రమే. నిజానికి నీ శరీరం కూడా శూన్యమే. అయితే నీకు ఆ దృష్టి, ఆ జ్ఞానము లేవు. నా శరీరం మీద నాకలాంటి దృష్టి లేదు. కనుక నేను ఈ శరీరాన్ని ప్రత్యేకంగా విడిచిపెట్టవలసిన పని లేదు. నీరు నీటిలో, నిప్పు నిప్పులో, గాలిగాలిలో తేలికగా కలిసిపోతుంది. అలాగే ఈ నా దేహం మనోమయ దేహంలో కలిసిపోతుంది. లీలా, వాస్తవానికి నా శరీరం శూన్యమే. అయితే అది కూడా నీ శరీరంలాగానే మనోమయ శరీరంలో సులభంగా కలిసిపోవాలి కదా. ఎందుకు కలవటం లేదు? సరస్వతీదేవి లీలా, ఇందాకనే చెప్పా, నీకు నాకు భేదం ఉంది. నాకు నా శరీరం మీద పాంచభౌతికమనే దృష్టి లేదు. పైగా అది చిన్మాత్రమనే దృష్టి ఉంది. దీనికి కారణం నా చిరకాల భావన ఇలా ఉండటమే. నీకు దీనికి వ్యతిరేక దృష్టి ఉంది. నీ దృష్టిలో నీ శరీరం చిన్మయం కాదు, అది భౌతికం. దీనికి కారణం నీ చిరకాల భావన ఇలా ఉండటమే. నా శరీరం అద్దంలోని కొండలాంటిది, నీ శరీరం నేలమీద కొండలాంటిది. ఈ రెండూ ఒకదానికొకటి ఢీ కొట్టుకోవటం సాధ్యం కాదు. నీ చిరకాల భావన భౌతికమయంగా ఉంది. కనుక నువ్వు సమాధి ద్వారా దాన్ని వదిలిపెడితేగాని ఆ గిరి గ్రామానికి రాలేవు. క్రమంగా నీ భావన క్రమం మారి నీకు నీ శరీరం మీద చిన్మాత్ర దృష్టి దృఢపడితే అప్పుడు నీ దేహం కూడా నాలాగానే ఆతివాహికం అవుతుంది. ఆతివాహికం అంటే సూక్ష్మం, అంటే మనోమయం. లీలా సరస్వతీదేవి, వాసనాక్షయం జరిగి ఈ దేహం ఆతివాహికమే, మనోమయమే, సూక్ష్మమే అనే దృష్టి దృఢపడింది అనుకో, అప్పుడి స్థూలదేహం ఏమైపోతుంది? అది సూక్ష్మ మానసిక శరీరంగా మారిపోతుందా, లేక పూర్తిగా నశించిపోతుందా? సరస్వతీదేవి లీలా, సమాధిని బాగా అభ్యాసం చేస్తే వాసనలు క్షీణిస్తాయి. అప్పుడు స్థూలదేహం సూక్ష్మత్వాన్ని పొందుతుందేగాని నశించదు. అయినా ఇక్కడ నాశమనే మాట అతకదు. తాడు ఉండే చోట పాము కనిపించిందనుకో, ఆ తరువాత దీపం వల్ల తాడు సరిగా కనిపించిందనుకో, అప్పుడు అక్కడ పాము చచ్చిపోయిందని కాని నశించిందని కాని. ఆయసర్ 43 చెప్పగలమా? పోనీ పాము నశించలేదనగలమా? ఏదీ అనలేము. ఎందుకంటే అక్కడ పామనేది ఉంటే కదా, అది నశించిందనో నశించలేదనో చెప్పేందుకు. అలాగే వాసనలు క్షీణించటం వల్ల స్థూలదేహం నశించిందని కాని నశించలేదని కాని చెప్పలేము. అది కనిపించదు. అంతే, తత్వజ్ఞానం కలిగాక ఆ దేహం కాలిన వస్త్రం లాగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే అది వస్త్రం లాగా కనిపిస్తున్నా బూడిదే, అలాగే దేహం లాగా కనిపిస్తున్నా శూన్యమే. లీలా సరస్వతీదేవి, మీలాంటి వాళ్లంతా మీ దేహమే చిన్మయం అనే దృష్టితో ఉన్నారు. అలాంటి శుద్ధమైన చైతన్యానికి దృశ్య సంబంధం ఏమాత్రం ఉండదు. అలాంటి ఆ శుద్ధచిత్పదార్థం ఈ ప్రపంచ రూపంగా మారటం ఎలా కుదురుతుంది? సరస్వతీదేవి లీలా, సృష్టి ప్రారంభంలో హిరణ్యగర్భుడు ఆవిర్భవించాడు. అప్పుడు చైతన్యానికి చిత్తత్వం తెలుసుకొనుట అనే ధర్మం ఏర్పడింది. క్రమంగా హిరణ్యగర్భుడు స్థూల సృష్టి చేశాడు. దానితో పాటు దాన్ని తెలుసుకుంటూ చైతన్యం కూడా భ్రాంతివల్ల స్థూల దృశ్య రూపాన్ని పొందింది. లీలా అమ్మ, శుద్ధ చైతన్యానికి దేశ కాలాది సంబంధమే లేదు కదా. దేశము కాలము రెండూ లేకపోతే మొదట హిరణ్యగర్భుడు పుట్టాడు అంటూ చైతన్యానికి ప్రథమ వికార కల్పనం చేయటం ఎలా కుదురుతుంది? ఇది మొదటిది అని చెప్పామంటే కాలంతో సంబంధం ఉన్నట్టే కదా. సరస్వతీదేవి, బంగారంలో కంకణం వేరే ఉందా? నీటిలో తరంగం వేరే ఉందా? లేదు కదా. అలాగే చైతన్యంలో దృశ్యం లేదు, అయినా బంగారంలో కంకణంలాగా నీటిలో అలలాగా ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే అది కనిపించినా లేనిదే, లేనిదాని విషయంలో ఇది మొదటి అన్నంత మాత్రంచేత ఆ చైతన్యానికి కాల సంబంధం వచ్చి పడుతుందంటావా? అది అసంభవం. కనుక నీ సందేహానికి తావులేదు.